ప్రేమించకముందు అన్ని నచ్చాయి నచ్చాయి అంటారు, ప్రేమించాక ఏది నచ్చట్లేదని నలిపి నలిపి నలిపేస్తారు. కన్ను కలిపితే కత్తి లాంటి ఫిగర్ కి ఇప్పుడిప్పు డిప్పు చేసి డస్ట్ బిన్ లో వేస్తది, డిప్ప మీద ఒక్కటించి డిస్క్ పగల కొడతది, రంగు రంగు గుందని రింగులోకి దూకితే పుటాపు గుండ లైఫ్ టింకరింగ్ చేస్తది, దుక్కు దుక్కు దుక్కు చేసి షెడ్డులోకి దోస్తది. జీవితం మన కంట్రోల్ లేదాయే, లవ్ యూ అన్నాకే వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోయే రిమోట్ కంట్రోల్ లా. భావలు హోయ్ భావలు, మీరు పోని టైలు వేసుకున్న దోమలు, భావలు హోయ్ భావలు, మీరు గుడ్డి గుడ్డి చంపే కూతు చీమలు, భావలు హోయ్ భావలు, మీరు పోని టైలు వేసుకున్న దోమలు, భావలు హోయ్ భావలు, మీరు గుడ్డి గుడ్డి చంపే కూతు చీమలు. కన్ను కన్ను కలిపితే కత్తి లాంటి ఫిగర్ కి చిన్న తప్పు లేక బతి లేదా, వాళ్ళు లేని ఈ లోకం మనం ఎంత మంది ఉన్న గాని ఏం లాభం, అరే అంత సీను ఇవ్వబట్టే వాళ్ళకంత టెక్కు అంత నిక్కు, వాళ్ళ నప్పు చూస్తే ఆక్సిజన్ మైండ్ చూస్తే పాయిజన్, దొరికామో పిండేస్తా రే రే రే రే చేతుల్లో కర్చి బులా. పాపలు హోయ్ పాపలు, మీరు పట్టుకుంటే జారిపోయే చేపలు, పాపలు హోయ్ పాపలు, మీద పంచుకున్న చేపలు.